సావిత్రాది జుహోతి ప్రసూత్రే చతుర్గ్రహేణ జుహోతి చతుష్పాద పశవః పశూనే పావరుంధే త్రస్రోదిష్వేవ ప్రతిష్టతి ఛందాగుంసి దేవేభ్యోపాక్రామన్నవో భాగాని హవ్యం రక్ష్యామైతి తేభ్యయేతచ్చతుర్గ్రహీతమధారయన్ పురోనభాక్యాయ్యాజ్యాయీ దేవతాయీ మఠత్కారాయ యచ్చతుర్గ్రహీతం జుహోతి ఛందాగస్యేవ ేణాదిధాన్య ప్రేతాని దేవేభ్యోహ్యం వహంత్యయం కామయేత పాపీయాచిత్యేకైకంతస్య జుహుయాదాహుతేభిరేణమవగృహ్ణాది పాపీయాన్భవతియం కామయేదవదీయాచి సర్వాణి తస్యానుద్రస్య జుహుయాదాహుతేవైనమభిక్రమయదివదీయాన్భవత్యసోయజ్ఞస్థైవైనాభిక్రాహిరేయముఖాదుధ్యాయ దేవతాయాేతాభిత్రాణి భవన్ చష్టాక్షరా గాయత్రీ గాయత్రోగ్ఞముఖాదృధ్యా అగ్నేర్దేవతాయైనైక్యష్టౌ సావిత్రాణి భవంత్యాహుతన్న భవే త్రిపదమేవ యజ్ఞముఖే విజాదయతి యది కామలే ఛందాగుంది యజ్ఞశసేనాయమిత్రుజమంతమాంకుర్యాచ్ఛందాగస్యేవ యజ్ఞశసేనాయతి యది కామలే యజమానయజ్ఞశసేనాయమిది యజురం భమంకుర్యాజమానమేవ యజ్ఞశసేనాయత్రిజాస్తోమకం సమర్థయేత్యాహతమధ్యే చతుర్భిరభిమానస్తే ఛందాగం ఛందోభిదేవదేవస్థాదవిదుప్రథమయత్యా ప్రసూత్యాగ్నిర్దేవేణం ప్రాపిదత్సేతామోదిమోదమదర్వేణిరం సుషిరాభవతి సయో నిత్రాయత్రావసత్తృష్ణమవత్కల్మాభవతి రూపసమర్థ్యాక్షుణోద్భవతిస్తామునస్తార్కస్యావృద్ధ్యేవ్యామమాత్రే భవత్యేత పద్మై పురుషే వేద్యం వేద్యం మితా పరిమితాభవత్యపరిమిత్యావృద్ధ్యేయో వనస్పతీనాం ఫలగ్రహిస్తాం వేద్యావాన్ ఫలగ్రహిర్వేణుర్వైణవే భవతి వేద్యస్యావృద్ధ్యై వ్యర్థం వాయదేజుక్రేణ క్రియత ఇమాముగర్భంతనామృతస్థేష్మాభిధాయమాదత్తేజుష్కృత్తేయజ్ఞస్తమధ్యేత్వం వాయుందాద్రవేత్యష్టమభిదధాతిరూపమేవైతన్మహిమానం వ్యాజత్తేజాగుంగాదభం యువమితి గర్దభమదత్తేవ గర్దభం ప్రతిష్టాపయనిదస్పాదస్వాగర్దభోదత్తరో యోగే యోగే నమస్తరమిత్యాహ యోగే యోగే వైనయ్యం దేవాదేవాదేహ వామహిత్యాహాన్నం వై వాజోన్నమేవరుంధే సఖాయేంద్రమోదయమిత్యాహేంద్రియమేవరుంధే భ్యోదిలాయతం ప్రజాపతిరన్మవిందత్రాజాపత్యోశ్వేతం భరత్యనువిత్తే పాపవత్సతం వాదేన క్రియతేయచ్చేయసా చ పాపీయపాలం కర్మ కుర్వంతి పాపీయాగర్దభాష్పం పూర్వన్నయంతి పాపవత్సతస్య వ్యాపత్యేయాగుంతం పాపీయాన్ పశ్చాదన్వేది బహుర్వే భవతాభ్యాదుర్గా భవదేవ ఖలు వజ్రష్ట ప్రదోర్వణ్యవక్రామన్నశస్తేహ వజ్రేణ పాత్మానం భ్రాతవ్యమవక్రామచ రుద్రస్ గాణవత్యాహుద్రామే పశవో రుద్రాదేవ పశో నిర్యాచాత్మనే కర్మ గురుదే పోష్టాసహేత్యాహ పూషా వాధ్వనాగుంగేతమే పురేషాయత నోమాయరంగిరథోమాయతమగ్రే దేవతానాగం సమఫలం పృథివ్యాస్పదత్తాహ్యం పురేష్టమంగిరస్పదచ్చేహేత్యాహసాయతనమేవైనం దేవతాభిస్తం భరత్యజ్ఞం పురేష్టమంగిరస్పదచ్చేమయ్యాయేన సంగక్ష దేవాదమేవాచ్చవృంద ప్రజాపతయే ప్రతిప్రాజ్ఞసంభృత్యైత్యాహుయం వై ప్రజాపతిస్తస్యాయత్రయ్యద్ధర్మేకోగ్ఞం పురేష్టమంగిరస్వద్ధరిష్యామయ్యది వల్మేక ఏకమపామపతిష్టతే సాక్షాదేన ప్రజాపతయే ప్రతిప్రాచాగ్నిగం సంభరత్యగ్నిం పురేష్టమంగిరస్వరామైత్యాహజేన సంగచ్చదేవాచమేవాచరింతేన్వ్రమక్షాత్యాగత్య వాజ్యధ్వన ఆక్రమ్య వాజన్ పృథివే విద్యాహేచ్చత్యేవైనంభోర్వయా విందత్యుత్తరయాభ్యామాక్రమయ ప్రజాయంతే పృష్టం పృథివీ కథస్తమిహేభ్యోకేభ్య ప్రజాపతి సమేరేద్రూపమేవాన్మహిమానం వ్యాచస్తే వజ్రీవాదస్మోదద్భిరన్యతోదద్భ్యోమభిర్భయాద్భ్యోయం దుష్యాత్మధ్వతంధ్యాయేద్వజ్రేణైవేనగ్రశృణుతే ముక్రామోదక్రమేది నిద్వాభ్యాముక్రమే ప్రదక్షిత్యామలోపాభ్యాంతస్మాదలోపా ప్రజాయంతేమోపదిశ్రవా ఆపౌ ప్రగచ్చంది పదోషధయ ప్రతిష్టంత్యోషధే ప్రతిష్టంతే పదవోన ప్రతిష్టంతి పశో యజ్ఞయజమానౌ యజమానం ప్రజాస్తస్మాదమోపదిశతి ప్రతిష్ఠిత్తే యద్భర్జునహజ్ఞానమాహుయంజుభుజాగంధర్యస్ ద్రక్షాగం యజ్ఞగంహ్యరణ్యముపాస్యజుహోత్యగ్నిమత్యే జుహోదినాంభర్యభవజయజ్ఞగం రక్షాగం జగ్రంతి నిఘర్మ్యజ్ఞం మనసా హృదయ్యాహ మనసాహిపురుషో యజ్ఞమభిగచ్చతి ప్రతిష్యంతం భువనాని విశ్వేత్యాహ సర్వజ్ఞత్యేన ప్రత్యంశేది పృథుంజిరస్యాభేదా భృగంతమిత్యాహాన్పోత్యేన జాతో మహాన్ భవతి వ్యతిష్టమన్న గౌరవసం విధానమిత్యాహాన్నమేవాస్మైర్వదయమస్మైస్వరదేహంభేదాత్వాధిషర్మిమజాఘృతేనేత్యాహతత్వాద్యపురుషమనసాభిగచ్చతి తద్వాచావధత్యరక్షతేత్యాహరక్తామవహత్యేవర్యశ్రేష్ఠమేత్యాహాపజిమేవాస్మిందధాత్యపజిమాన్ భవజిలేహం వేదమనసాప్తుమరిహదయామద్భర్యరహజ్ఞానాభుజింజుహోజిమనస్పదేభ్యాంజుహాత్యాహత్యోరాజ్ఞేద్వాభ్యాం ప్రతిష్ఠిత్తే యజ్ఞముఖే వై క్రియమాణే యజ్ఞగం రక్షాగం ప్రతిఘాగం దంతే తర్హి ఖలు వాజ్ఞముఖం యత్తేన రక్షాగస్త వహంతి గాయత్రియా పరిలిఖతి తేజావే గాయత్రీ తేజ దైవేయం పరిగృహాది సృష్టుభా పరిలిఖతేంద్రియం సృష్టగేంద్రియేణైవేయం పరిగృహాచ్చుభా పరిలిఖత్య సర్వాణి సంధాగం పర్యాప్యే మధ్యదా రక్తుభావాగ్వాష్టప్తస్మాన్ మధ్యద వాచావదామో గాయత్రియా ప్రసమయా పరిలిఖత్యథాష్టుభాషత్రక్తుభాతేజోమే గాయత్రీ యజ్ఞోరక్తుగేంద్రియం యజ్ఞం పరిగృహ్ణాతి దేవస్థాద ప్రసభైతి ఖణని ప్రసోప్యాసోమేతేన జనయతి జ్యోతిష్మందన్వాగ్నే సుప్రతీకమిత్యాహ జ్యోతిరేవైతేన జనయతి సోగ్రజాత ప్రజాశ్రుతాత్మయత్తం దేవాధర్తేనాశమయత్ శివం ప్రజాభ్యోహిగం సంతమిత్యాహ ప్రజాభ్యదేవైనగం శమయతి ద్వాభ్యాహం ఖనది ప్రతిష్ఠిత్యాపృష్టమసేతి పుష్కర పన్నవా ఏతృష్టంగుష్కరవర్ణగం రూపే నైవేన ఆహరది పుష్కరవర్ణేన సంభరయో నిర్వాగ్నే పుష్కరవర్ణగం సయోనివేవాగ్నిగం సంభరతి కృష్ణాజినేన సంభరతి యజ్ఞో వే యజ్ఞానైవ యజ్ఞగం సంభరతి గ్రామ్యాం పశూనాం చర్మణా సంభరే గ్రామ్యాన్ పశోంచితార్పయేష్టాజినేన సంభరత్యా పశోంచితార్పయతి తస్మాత్ సమావత్పశూనాం ప్రజాయమానామారణ్యార్పజభక్తమీరాగుంతశ్రుతాశ్రుతాలో ఫలస్తంభరత్యథోక్యరత్యమే యజ్ఞం కృష్ణాజనం చ పుష్కరవర్ణం జగద్గస్తునాదేయం వే కృష్ణాజనమసో పుష్కరవర్ణభాభ్యామేవేన పరిగృహ్ణాచక్రేభ్యోజిలాగతమసర్వాన్నవశ్యత సర్వాత్మో నిరమంతరగ్నిత్యాహయనేవైన మన్వశ్యత్తేనైవైన సంభరవిత్వామగ్నే పుష్కరాదధేత్యాహ పుష్కరవర్ణేత్యేన ఉపశ్యతమవిందత్తమద్వాదధ్యంగ్యాహ్యం ఇంద్రియంచ సమేజేంద్రశాచ్యష్టాభిస్తంభరచ్యష్టాక్షరాగాయత్రీగాయత్రోర్జనిగావానేవాద్యష్టగుంసంభరచిధీగహోదరిత్యాహదేవతాగేవాత్మేతగుంసాదయతిగిహోదేతిమనుష్యాన్ సగుంసేరస్మేదివయాగుంజనిష్బాహిరేణ్యాగ్రే అహ్నామిత్యాహదేవమనుష్యాదేవాత్మేతగుంసన్నాన్ప్రజనయతి క్రూరమివ్యాత్యాభోదీశాంతాశాంతాభిరేవాంశమయతి సంతే వాయుమాధరిష్మాధ్యాహ ప్రాణో వై భార్య ప్రాణేనైవాస్యై ప్రాణపుంసందే వాజిత్యాహ తస్మాయుప్రచ్యుతృష్టిస్మై చదే విమగణస్తభ్యమిహజ్వాదవస్మే వృష్టిం సర్వాగతోషత్కరుషత్కరుషాగం దయజ్ఞం హన్యర్వణిత్యాహ పరాక్షమేవషత్కరోషత్కారోజయజ్ఞం రక్షాగం దగ్ఘం త్రిసుజాతోజ్యోతిభోపణ్యర్వాగం ఛందాగం ఖలు ప్రియాతనో ప్రియైనం తను పరిదాతి వేదుకాదం వేదవారణో భాగ్యుపనర్ధపుజక్షోషణ భూతయ్యాముత్యక్షయప్రదోదయోర్ధ్వాం వరుణమేణముత్సృజిద్వాభ్యాం ప్రతిష్టేతాగర్భోగర్భోగ్యస్మాదేవమాహాచారుర్విభృతమోషేష్మిత్యాహయదాఖ్యేదం విభరంత్యసారతరోభవతి ప్రమాణభ్యాధిగణిగాయిత్యాహోషయో అస్య మాతరస్తాభ్యదేవైనం ప్రచ్యావేది స్థిరోభవేద్వంగయితి గర్భభాసానేతి సన్నక్యేవేనేతయాస్థేమ్నే గర్దభేన సంభరతిస్మాద్గర్దభపశూనాభ్రాభారితమో గర్దభేణ సంభరతి తస్మాద్గర్దభోత్యనాదేశన్యాన్ పశూన్మే వ్యత్యన్నగ్యేనాక్యం సంభరంతి గర్దభేణ సంభరతి తస్మాద్గర్దభోజ్జరేతాసంకనిష్టం పశూనాం ప్రజాయతేక్యస్య యోనిర్నిర్గహరి ప్రజాగుపాయేషేతక్ష్యారూఢస్వరేశ్వర ప్రజాశ్రుజా ప్రదః శివోభవ ప్రజా దయిత్యాః ప్రజాభ్యగేవేనగుం శమయతి మానుషేభ్యస్తమంగిరయిత్యాః మానవ్యో హి ప్రజాభాజ్యా వా పృథివీ అభిజోషితోమాంతరిక్షం మా వనస్పతేనిత్యాహైభ్యగేవేనం లోకేభ్యశమయతి ప్రైతువాజే కణిక్రదనిత్యాహ వాజేఖ్యేదనానద్రాసభప్పత్వేత్యాహ రాసభగిరిఖ్యేతమృగోపదన్ భరన్నగ్నిం పురేష్మిత్యాహాగ్నిర్యక్ష్యేత భరతి మా భాగ్యాయుల పురేత్యాహాయులేవాస్మిన్ దధాయి తస్మాగ్రద్దభస్సర్వమాయుర్వేది తస్మాగ్రద్దభే పురాయుల ప్రవీదే విభ్యతి మృషాగ్నిం వృషణం భరన్ నిత్యాహ వృషాక్ష్యేత వృషాగ్నిరపాంగద్భగం సముద్రయమిత్యాహాపాగ్యేష గర్భోగ్నిరగ్నాయాహి వేతయమితి వాయువో లోక ైతామగ్నాయాతయ్యాహారయోకయోర్వేత్యే ప్ర ప్రత్యుతో వాగేన ఆయతనాదగన ప్రతిష్టాగం సయేతర్యమానం చాగత్రదగం సత్యమిత్యాహేయం సత్యమనయోరేపేణం ప్రతిష్టాపయతి నాత్యవాచ్యర్యం నయజమానోపరుణో వా ఏడ యజమానమభ్యేతిగదగ్నిరుపరద్ధపోషదయ ప్రతిగృహ్ణేతాగ్నిమేత మిత్యాశాంతేభ్యస్కన్ విశ్వా అమతేరేత్యాహరక్షమహత్యేజన్నోపధర్మదిగోహనదిత్యాహ ప్రతిష్టిత్యాపోషదయ ప్రతిమోదర్ధమేణ మిత్యాహౌషదయో వా అగ్నేర్భాగేయం చాభిరేణకం సమర్థయతి పుష్పావతేస్సు విఫలా ఇత్యాహతపాదోషదయ ఫలం గృహ్ణత్యగం భోగఫలిత్యయ పత్రకం సదత్సమాసదిత్యాహయాభ్యగేణం ప్రఖ్యాపయతి స్వేణం ప్రతిష్టాపయతి ద్వాభ్యాముపావహరతి ప్రతిష్ఠిత్యై వారుణో వా అగ్నిరుపరద్ధో విపాచసేది విశ్రగం సేదిప్రసూతనేవాణమేణం విసృజత్యమోపసృజత్యాభోగైశాంతాశాంతాభిరేవాశ్రగం శమయతి పితృభిరుపసృజరిత్రవద్వాక్రయావానేవాజ్ఞస్తృజగం శమయతి మిత్రస్తగం సృజపృథివేత్యా మిత్రో వై శివాదేవానాగం సగం సృజతి శాంతే గ్రామ్యానాం పాత్రాణాం కపాలే సగం సృజేత్ గ్రామ్యాని పాత్రాణి సుచార్పయే ధర్మకపాలై సగం సృజత్యేతాని వా అనుపజీవనీయాని తాన్నేవ సుచార్పయతి శర్కరాభిస్తగం సృజతిసృజత్యాసోధృంపాయాజనో మై సగం సృజత్యేతావాహ్నే ప్రియాతనోర్యదజా ప్రియదేవేణం తను భాషగం సృజత్యసోచేతాష్ణాజినస్యలోమభిస్తగం సృజతిజ్ఞోమే కృష్ణాజినైయజ్ఞేనైవ యజ్ఞగం సగం సృజతిరుద్రా సంభృత్య పృథివే మిత్యాహైతాభాయేతం దేవత అగ్రే సమభరంతాభిరేవైనగం సంభరతి మగశ్చిరోదేత్యాహ యజ్ఞోమే మగశ్చైతచ్చిరోయదుఃఖాదస్మాదేవమాహయజ్ఞస్య పదే సైత్యాహ యజ్ఞస్తే పదే ప్రతిష్ఠిత్యే ప్రాణ్యాభిర్యచ్చత్యం వందేర్మంత్రయతే ేంద్రోత్రిందోభిక్రోజివేద్యం వై ఛందాగుంసి వేద్యైనాంగిరం కరోతి వ్యాపృత్యాయేం కరోతి ప్రజాపతిముఖేన సంవిధాన్యస్తరాంగరోతి వ్యావాపుజవ్యాద్దోహాయుస్తరాంగరోతి పశూనాందోహాయాష్టాస్తరాంగరోతి ఛందోహాయణవాత్రిమృతమేవ్రగం సంభృత్యర్థాతృంగాయ ప్రహరస్కృత్యే కృత్వాయసామహీముఖామి జగిర్ధాదిదేవతాస్వైనాం ప్రతిష్టాపయతి సప్తభిర్భోపయతి సప్తవేశీర్షణ్యా ప్రాణాశ్రయేతజ్ఞస్యదుఃఖాశీర్షన్నేవ యజ్ఞస్య ప్రాణాన్నధారి తస్మాత్ సప్తశీర్షన్ ప్రాణా అశ్వశకేన భోపయతి ప్రాజాపత్యో వా అశ్వస్తయో నిద్వాజాదిత్యాహేయం వా అదిత్యైవాదిత్యాంఖరత్య అక్రూరంగారాయణ హిష్పగం హిరస్తి దేవానాం పావత్నే పత్రయోగ్రే కృపంతాభిరేణాస్తేత్యాహ విద్యాభిజనా విద్యాభిరేణేభ్యేభ్యాస్తేత్యాహ ఛందాగం ప్రసూతయేణాం ప్ర బ్రహ్మణేవ్యమానా పృథివ్యాచార్యాణేస్మాదగ్నిర్వాదిశోర్ధ్వాతిష్ట్రువాక్మిహ ప్రతిష్టమాక్షణత్రాచరక్షీరేణాక్షణత్యపరమం వాదక్షీరం పరమే దైవీనా పయసాక్షణక్షేజుభావ్యాభృత్తే ఛందాభిరాక్షణత్యందోభిర్వాయేషాక్రియతే ఛందోభిరేవ ఛందాగశ్చాక్షణత్యే ఏకవిపుంసమాధైర్పూర్ణశీర్ణమేధ్యమేధ్యాభ్యం పూర్ణశీర్ణమేధ్యైరేవాస్యామేధ్యం నరపదాయమేధ్యం కృత్వాహరత్యేకవిపుంసర్భవంతేకవిపుంసేపురుషపురుషస్యాేభ్యర్థం వాధ్యం యత్పూర్ణశీర్ణంసత్తథాగ్రన్నాల్వేకమపాంప్రతిసప్తవేషేణ్యా ప్రాణేరేణమధ్యైర్వంతే మృత్యుబంధమస్తేధాయమాధిపత్యం ఫలీయాయమగాథాభిపరిగాయమాయమైనృంతేభ్యపరిగాయత్రేణేకాభ్యయమైనల్లోకేభ్యవృంతే తస్మాద్గాయతేనదేయంగాథాభిపృంతేభ్య పశూనాలభతే కామాగ్రయక్కామాదేవారుంధే యత్పశోన్నాలభేదానవరుద్ధాస్య పశవస్తుర్యత్పర్యజ్ఞకృతానుసృజేభ్యక్షంకుర్యాభ్యక్షగ్రస్థాపయేద్యాదయామానిశీర్షాణిస్తుర్యత్పశోనాలభతేనైవ పశోనవరుంధే యత్పర్యజ్ఞకృతానుసృజతిమయాదయామత్వాయ ప్రజాపత్తేన సగ్స్థాపయతి యజ్ఞో వై ప్రజాపతియజ్ఞ ఏవ యజ్ఞం ప్రతిష్టాపయతి ప్రజాపతి ప్రజా ేతేరపశ్చత్తాభిర్వేషముఖత ఆత్మానమాప్రేణేతేతాభవంతి యజ్ఞో వే ప్రజాపతిర్యజ్ఞమేవేతాభిర్ముఖత ఆప్రేణాభవంతపరిమిత ప్రజాపతి ప్రజాపతేనాతిరిక్తమిశునా ప్రజాలోపశం వై నామైతంద ప్రజాపతి పశవోపశ పశూనే వరుంధే సర్వాణి వాణి సర్వాణి రూపాణ్యగ్నోజిత్యే క్రియంతే తస్మాదేత అగ్నేస్తిత్యస్య భవంతేక వికుంసదిగుంసామిధేనేరన్వాహరుగ్వాణేకవికుంసోర్ధమేవ గచ్చత్యథో ప్రతిష్టామేవ ప్రతిష్టాక్యేకవికుంసశ్చతుర్వికుంసదిమన్వాహ చతుర్వికుంసదిరద్ధమాసాః సంవత్సరః సంవత్సరోగ్నిర్వైష్వానరస్య స్వానరమవరుంధే పరాజీరన్వాహపరాగివర్గోకస్తమాగ్రవర్ధయన్విద్యాహసమాభిరేవాగ్ని వర్ధయత్ సంవత్సరం విశ్వాభాహి ప్రతిశ ప్రసన్యాదిత్యాహతస్మాదగ్నిస్సర్వాదిశోని విభాది ప్రత్యోహతామశ్వినా ప్రత్యవస్మాదిత్యాహ మృత్యుమేవాత్మాతమనదత్యుద్వయంతమశస్వరేత్యాహపాత్మావేదమపాత్మానమేవాత్మాదవహంతమజ్యోతిరుత్తమమిత్యాహాదౌ ఆదిత్యోతిరుత్తమమాదిత్యైవతాయుజ్యంగచ్చదినసంవత్సరస్తిష్టదినాశ్చశ్రేష్టిష్టదియస్యైతా క్రియంతే జ్యోతిష్పదేముత్తమామన్వాహ భర్గస్థలోకస్యాఖ్యాప్యై షద్భిర్దేక్షేక్షేక్షందాగుందేక్షయ విశ్వేదేవచ్చేతురక్తభోయాగుత్తమైకస్మాదక్షరాధనా ప్రథమం పదం తస్మాజోనాన్మనుష్యా ఉపజీవంతి పూర్ణయాజుభోతి పూర్ణగిరే ప్రజాపతి ప్రజాపతేరాజోన్యోనాద్య ప్రజాపతి ప్రజాసుజన ప్రజానాగుంజేయర్జతి ప్రవృంజ భూతమవరుంధే జయరంగాలేషు భవిష్యదంగాలేషు ప్రవృణక్తి భవిష్యదేవారుంధే భవిష్యద్ధి భూజ భూతాభ్యాం ప్రవృణక్తి ప్రతిష్ఠిత్యమాన ప్రతిష్ఠిత్యై బ్రహ్మణావాయేదాయజుషా సంభృతాయ సుఖాయేదాక్షేద్యజమానోహన్యేతాయజ్ఞామిత్రైతముఖాంతమేత్యాహ బ్రహ్మవే మిత్ర బ్రహ్మన్నేవైనా ప్రతిష్టాపయతి నాజ్ఞమానోహన్యతేభిజ్ఞతైరేవ కపాలే సగం సృజేచ్చైవద ప్రాయశ్చిత్తర్యోగశ్రేష్ట్యాన్మధిత్వాదస్యావద్యా భూతో వాగేతస్వాన్ దేవతాముపేతియ భౌతికామస్యాద్య ముఖాదీనం భవేత్ స దేవతస్య స్యాదసం సంభవత్యేన వై స్వయం భవన్నామ భవత్యేవయం కామయేనభ్యాతుర్యమస్మై జనయేయమిత్యన్యతస్తస్యాహృద్యావదధ్యా సాక్షాదేవాస్మై భ్రాతుర్వ్యంజనయత్యంబరే సాధన్నకామస్యావదధ్యాదం వరే దేవ అన్నం ప్రియతే దయోన్మేవాన్నమవరంధే ముంజానవదధాయోర్వే ముంజామూర్జమేవా అపి తథాగ్రదేవేభ్యోదిదాయక్రముఖం ప్రావిషక్రముఖమవదధాయదేవాన్యక్తంతదేవరుంధాగ్ఞేన సంయోగేద్వాహ్నే ప్రియంధా ప్రియదాజ్యం ప్రియనైవేనంధామర్దయ్యథోతేజామైకం గదే పాదసాది భా ఏవరుంధేమే పాదసాదిత్వం మాతరస్యా ఉపస్థితిభిర్జాతముపతిష్టదే లోకా లోకే స్వామిదం గచ్చత్రో ప్రాణానేవాత్మంధే నః పవే పురాగ్రపరుషుమృగ్నందస్మై ప్రయోగే వర్షిరస్మదయ్యనగ్ఞేయాని కాని చేతి సమిధపాదధాపరుషుమగ్నమేవాస్మై స్వదయతి సర్వమస్మై స్వదపేయేవం వేదోదం పరే మాదధాచోర్వాదుంబరమోర్జమేవాస్మాభిదధారి ప్రజాపతిరగ్నిమృజతగం ఋక్షగం రక్షాగస్త జిఘాగం క్షోగ్నమపశ్యత్ నవేదక్షాగస్య పాహదయద్రా క్షోగ్నం భవత్యగ్నేవతేక్షాగస్య పహంత్యాశ్వత్మాదధాత్యశ్వత్థో వై వనస్పతీనాగం సవత్రదాహో విజిత్యైవైకంకేమాదధాతి భా ఏవరుంధేషమేవ ఏమాదధాతి భాంతేదగంజితం మే బ్రహ్మోదేదాం బాహోర్యమిత్యుత్తమే ఔదుంబరే వాజయతి బ్రహ్మణేవ క్షత్రగం సగ్గశ్యతి క్షత్రేణ బ్రహ్మ బ్రాహ్మణో రాజన్యమానత్యన్యం బ్రాహ్మణం తస్మాజన్యాబ్రాహ్మణవానత్యన్యగం రాజన్యం మృత్యమృతగం హిరణ్యగం హృపాంతరం ప్రతిముంచతే మృతమేవ మృత్యోరంతర్ధత్త ఏకవిగుంశేవోకాద్వాదశమాసాపంచోకాసావాధిక్తేకవిగుంశేతాంతోపేదేవోకాస్తేభ్యదేవ్రాతర్యమంతర్బాధే కుర్వదతన్నిర్బాధానాన్నిర్బాధత్వం నిర్బాధే భవతి భ్రాతృవ్యానేవ నిర్బాధే కృతే సావిత్ర్యా ప్రతిమంచలే ప్రదోత్యైనక్తోరాత్రాభ్యామేవేనముద్యక్షదేవాగ్నిధారయంద్రవినోదాహ ప్రాణావై దేవాత్ర వినోద అహోరాత్రాభ్యామేవేనముద్యత్య ప్రాణేర్దాధారాదేన ప్రతిముంచతే తస్మాదేన ప్రజా ప్రజాయంతే కృష్ణాజనముత్తరం తేజోహిరణ్యం బ్రహ్మకృష్ణాజినేజధారైవైనం బ్రహ్మణాచోభయత పరిగృహ్ణాది షడుద్యావగం నిత్యం భవతి షడ్వాదశవరుతుభిదేవైనముద్యక్షతేజద్వాదశోద్యావగం సంవత్సరేణైవ భౌంజం భవత్యోర్ద్వై ముంజావోర్జైవైనగం సమర్థయతు పర్ణోదిషడుపాదిత్యక్షతే రూపమేవాత్రైదం మహిమానం వ్యాచత్తే దివం గచ్చతు పదేత్యాహతు వర్గమేవైనం లోకం గమయతి సమిద్ధ అంజన్ కృతరం మదీనా ఘృతమగ్నేమ సమర్పింబమానః వాజీవహన్ వాజినం జాతవేదో దేవానాం పక్షిప్రియమాపదస్థం ృతేజ్యేతు అనుత్పాదత్తే ప్రతిదత్తజంతాగస్వధామస్మై యజమానాయ ధేహిచ్చాదివంత్యశ్చ వాజన్మాదుశ్చాదిమేభ్యశ్చ సప్తే అగ్నిష్పాదేవేర్వదుభిస్తజోఢా ప్రేతం వన్యం వాదు జాతవేదాః ఏర్ణం బలి సుష్టరేవాజుషానోపృథమానం పృథివ్యాం దేవేభిర్యుక్తమతిరిక్తజోషాశ్చోనం కణ్వాణాసు ఏతావస్తుభగా విశ్వలో పాపిలక్ష్రయమానా ఉదాదై విశ్వాసే కవచ శృంభమానా ద్వారో దేవే సుప్రాయణా భవంతు అంతరా మిత్రరుణాచరే ముఖయ్యజ్ఞానామిదం విధానే ఉషాసా వాగుంసుకిరణ్యేషు శిల్పే రథస్యోనా విగదాదయామి రమాగుంసరథినా సువర్ణా దేవో పశ్యంతో భువనాని విశ్వా అభిప్రయంచోదనాభామిమానాహోదారాజ్యోజ ప్రతిశాదిశంతా ఆదిత్యేర్నా భారదేవక్తయజ్ఞగుంధరత్మజేతారుద్రైర్నహావీర్హోదావతభిత్తజోషాయజ్ఞం నో దేవీ రమదేరుధత్తా వీరం దేవకామంజానత్వర్వాజాయత ఆశురస్వ తృష్టేదం విష్ణం భువనం జాన భోక్కర్తారమిగయక్షి హోద అశ్వహృదేత్మన్యాతమక్తముపదేవాగుపదేవలోకం ప్రజానన్నగ్నిహవ్యాత్వజితాని వక్షత ప్రజాపతేస్తపదావృధాన సద్యోధాతోతశిలయజ్ఞమగ్నే స్వాహాకృతేన హవిషా పురోగాయాహిషాద్యా హవిషదంతు దేవా విష్ణుముఖావై దేవాందోభిమాన్ లోకానపజయ్యమభ్యజయనయ్యక్షక్రమాన్ క్రమతే విష్ణుదేవ భూత్వాయమానశ్చందోభిమా లోకానపజయ్యమభిజయతి విష్ణాక్రమాత్మాయత్రీ వై శివేష్ భవంతరిక్షం జాగతే జౌరానక్షందోభిదేవేమాన్ లోకాన్ యథా పూర్వమభిజయతి ప్రజాపతిరగ్నిమసృజతృష్ట పరాగైత్తమేతయాన్ వేదక్రంథిజా ప్రియంధా మావరుంధజేతమన్వాహాగ్నేవైతయా ప్రియంధా మావరుంధరేశ్వరోపాక్రమాక్రమతేజిరాపర్తతే చరి ఛందాగం ఛందాగం జఖలు వా అగ్న ప్రియాధవా ప్రియామేవాశ్చతనువమభిపర్యావర్తతే దక్షిణాపర్యావర్తతే త్వమేవ వీర్యమనుపర్యావర్తతే తస్మాత్ దక్షిణార్థ ఆత్మనో వీర్యావర్తరోహో ఆదిత్యస్తైవామృతమనుపర్యావర్తతే శునశ్యమాజీగర్తిం వరుణో గృహ్ణాత్ సేతాం వారుణేమ పశ్యత్తయా వేద ఆత్మానం వరుణ పాశాలముంచద్వరుణో వాదేతం గృహ్ణాదిజముఖాం ప్రతిముంచద ఉదత్తమం వరుణ పాశమస్మదిత్యాహాత్మానమేవేతయా వరుణ పాశాన్ముంచత్యాత్వాహారమిత్యాహాత్యేన గోహరది ధ్రువస్తిష్టా విజాచరిత్యాహ ప్రతిష్ఠర్వాన్విత్యాహ విషయమేన సమర్థయత్యస్మిన్ భాష్ప్రమధిశ్రయేత్యాహ రాష్ట్రమేవాస్మిన్ ధ్రువమకలి కామయేతరాష్ట్రగ్రశ్యాదిహితం మనసాధ్యాయేద్రాష్ట్రమే భవత్యగ్రే బృహన్మృషదామూర్ధో అస్థాదిత్యాహాగ్రమేవైనగం సమానాగ్నివాంతమదరిత్యాహ సమదేవాదవహంతి జ్యోతిషాగాదిత్యాహ జ్యోతిదేవాస్మిన్ దాదయసభిః సాదయచత్వారి ఛందాగం ఛందోభిదేవాదిచ్ఛందమయావష్ణవాయ ఛందాంగిచ్ఛందావష్మైనగం సమానాది సద్వతే భవతి సత్వమేనం గమయతి సప్రేణోపతిష్టత ఏదైన సప్రేర్ధానందనోగ్ప్రియం ప్రియం ధామావరుంధేకాదశం భవత్యేకమానే వీర్యం దాది స్తోమేన వై దేవా అస్మిన్ లోకాభిరమస్మేన్ స్తోమత్యేవ ఖలు సప్రేణోపతిష్ట ఇవ మేవేన లోకమభిజయతిక్రమేమేకమభిజయతి పూర్వేద్య ప్రక్రామత్యుత్తరేద్యుపతిష్టదేతస్మాగేన్యాసా ప్రజానా మన క్షేమేన్యాసాన్ క్షేమ్యస్మాక్షేమ్యమస్తముష్టీకరోతి భాజయ్యచ్చది యజ్ఞస్థృత్యై అన్నపదేన్నస్ నో దేహేత్యాగ్రం వా అన్నపదిస్తేవాస్మా అన్నం ప్రయచ్చత్యనమేవస్ సుష్మిణయ్యాక్ష్మస్తాహ ప్రదాతారంతారిణవోర్జన్నో దేహే చతుష్పదయ్యాజితమేవేతామాధాముదత్తా విశ్వే దేవాహ ప్రాణావే విశ్వే దేవా ప్రాణే దేవైన ముద్యక్షతే ేనం చిత్తాయోచ్యేతేందాగుంఛందాభిరేవాదిఛందవయావ్మవాయేషాఛందాయ్యందావ్మైనగుం సమానాకరోతి సద్వజేభవతి సత్వమేవైనంగమయతి ప్రేదజ్ఞే జ్యోతిష్మాలిగాహేత్యా జ్యోతిదేవాస్మిన్ దధాతి తనుభావాయేతహినస్తిగం హినస్తి మాహిగం తనుభా ప్రజా ఇత్యాహ ప్రజాభ్యేవైనగం శమయతి రక్షాగుం శివాయేతద్యజ్ఞగం సృజం పేకజనముత్సర్గ్యక్రం ధరిత్యన్వాహరక్షదామవహత్యా అనదావహ్యవజితిమేవాస్మిన్ దధాతి తస్మాదనస్మే చ రథీచాతిథీనామవజితమవజితి ్రాహ్మణస్యాయత్రో హి బ్రాహ్మణస్తుభారాజన్యేత్రైర్భోగిరాజన్యాభస్త ప్రవేదయత్యక్షయో నిర్వా అగ్నిస్వామేవైనయ్యోలింగమయతి ప్రవేదయత్రవద్వాహి ేవాగ్నిస్తం ప్రతిష్టాంగమయతి పరావాహేషోగ్నింపతిభస్త ప్రవేదయ్యోతిష్మదే రామవదధాదిజ్యోతిరేవాస్మిన్ దధాదిద్వాభ్యాం ప్రతిష్ఠిత్తే పరావాదేష ప్రజాం పశోరపతిభస్త ప్రవేదయతి పునరుద్ధారయ్యేది పునరుదేది ప్రజామేవ పశోనాత్మన్ధత్తే పునస్వాదిత్యా రుద్రావసవస్తమింధరామి ైతాభిరేణే బోధాత బోధేపతిష్టదే బోధయత్తే తస్మాత్వా ప్రజా ప్రబుభ్యంతేపతిష్టస్మాధాస్థానం పదవః పునరేపతిష్టే ్రేణమాస్యాపదమిందో నావిందంతే దేవాజులపశ్చన్న ృతబుద్ధం క్రియదేవాస్యాభేద్యంతమహంతపోక్షిషాంతేషిగతాదివేతద్వాహ్నేర్వైష్ నరస్వరూపేణ వైష్ణరవంధమోషాన్వ ప్రజనమయ్యోషా పుష్ట్యామేవ ప్రజనమేకించుతేథోషం జ్ఞానేవసం ృథివీస్తాయతి అభ్రోతామస్వేమనౌషయజ్ఞయమాధేత్తరస్యామదధాత్తమోషాభవనేరస్యాయజ్ఞయమాధేత్తరముష్యామదధాత్తరస్చంద్రమచక్షమోషాన్వమండలాధ్యాయ్యావా పృథివ్యోరేవ యజ్ఞే విశ్వామిత్రోక్తం భవత్యేతేన మే విశ్వామిత్రోజ్ఞే ప్రియం ధామావరుంధాజ్ఞేన ప్రియం ధామావరుంధే ఛందాభిర్వై దేవాస్వర్గం లోకమాయంత్రస్త ప్రాజేతుపదధాని చత్వారి ఛందాయుం ఛందాభిరేవ యజమానస్సు వర్గం లోకమే జితేదాయుం సువర్గం లోకం యదాంతి సత్రమం లీయంతతే ద్వే పురస్తాత్ సమేజే ఉపాదశ తద్వే పశ్చాత్ సమేజేతాభిర్వై తే దిశాదృగం హరే ద్వే పురస్తాత్ సమేజే ఉపదధాని ద్వే పశ్చాత్ సమేజే దిశాం విధర్త్యాసోపశపో వై ఛందాగుం దిపశో నేవాత్మై సమేజో దధాచ్చక్తాపుపదధాచ్చక్తాక్షరాగాయత్రీ గాయత్రోగ్రయావాగ్యస్తంచుకేష్టాపదధాచ్చక్తాక్షరాగాయత్రీ గాయత్రీ సువర్గం లోకమంచేదసువర్గస్థ లోకస్ ప్రజ్ఞాత్రయోదశ లోకం ప్రణా ఉపదధాకవింశ సంపద్యంతే ప్రతిష్టాభాగేకవింశ ప్రతిష్టా గారిహవత్యేకవింశస్వ ప్రతిష్ట గారిహవత్యవన ప్రతిష్టతి ప్రత్యజ్ఞానస్తిష్టతి వేద పంచజితేకంజన్వేద ప్రథమంజన్మాన పాంతో యజ్ఞ పాంతా పశవో యజ్ఞమే పశో నవరుంధే త్రిజులేకంజన్వేద ీయంజన్మానత్రేయమే లోకాయేష్వేవ లోకేషు ప్రతిష్టప్యేకజితేకంజన్వేదేకంజన్వానయే కథా వేదు వర్గో లోకేకవృదేవసు వర్గం లోకమేతి పురీషేనాభ్యోహతి తస్మాన్మాగుంసేనాక్షిషన్న దుశ్చర్మా భవతి ఏం వేద పంచజయ భవంతి పంచభిః పురీషేనభ్యోహతి సంపద్యంతే విరాన్నం విరాజ్ ేవాన్నా ప్రతిష్టతే.